ద్వితీయాష్టక ప్రారంభ. ఓం అంగిరసో వై సత్రమాసత తేషాం ప్రశ్చర్ఘర్ మధుకాసీత్ సద్విషేణాజీవత్ తే బ్రువన్ కస్మై ను సత్రమాస్మహే ఏ స్యావోషధీర్న జనయామయితి తే దివో వృష్టిమసజంత యావంతస్తోకా అవాపద్యంత తావతీ రోషధయో జాయంత తా జాతాః పితరో విషేణా నింపన్ తాసాం జగ్ధారుప్యంతేత్ తే బ్రువన్ కైదమిత్సమకరితి వయం భాగధేయమిచ్చమానామితి పితరో బ్రువన్ కింవో భాగధేయమితి అగ్నిహోత్రగేవనాప్యస్తిత్యబ్రువన్ తేభ్యేతద్భాగధేయం ప్రాయచ్ఛన్ యద్ధుత్వా నిమాష్టి తతో వైకవోషధీరస్వదయన్ యజేకం వేద స్వదంతే స్మావోషధయః తే వత్సముపావాసజన్ ఇదన్నాహవ్యం ప్రదాపయేతి సోహృవేద్వరం వృణై దశమారాత్రేర్జాతన్నదోహన్ ఆసంగవం మాత్రా సహచరాణీతి తస్మాద్వత్సంజాతం దశరాత్రేర్న దుహంతి ఆసంగవం మాత్రా సహచరతి వారేపదగ్గిహ్యస్య తస్మాద్వత్సగం సగం దృష్టశయగం రుద్రోఘాతుకః అదిగి సంధాన్ధయతి ప్రజాపదయజ్ఞమసృజత తమ్ ప్రజాన్వసృజ్యంత తమ భాగ ఉపాస్త స్వస్య ప్రజాభిరపాక్రామత్ తమ వరుధత్సమానోన్వయేత్ తమ వరుధన్నాశక్నోత్ సతపోదప్యత స్వాగ్నిరుపారమతాపివైస్య ప్రజాపతిరితి సరదాటాదుతమృష్టా తర్ఘృతమభవత్ తస్మాద్యస్య దక్షిణదక్షేషా ఉన్మృష్టా తాంజేష్టలక్ష్మీ ప్రజాపత్యేత్యాహు యద్దరాటాదుదమృష్ట తస్మాద్దరాటే కేశా న సంతి తదగ్నౌ ప్రాగృహ్ణాత్ తద్వ్యచికిత్సతే యుగవాణి మాహౌషామితి తద్విచికిత్సాయై జన్మ యగేవం విద్వానపి చికిత్సతి వసీయగేవ చేతయతే తం వాగభ్యపదజ్జుగుధీతి సోబ్రవీర్ కస్త్వమసీతి శైవతే వాగిత్యబ్రవీర్ సోజుహోత్స్వాహేతి తత్స్వాహాకారస్య జన్మ యగేవగ్స్వాహాకారస్య జన్మ వేద కరోతి స్వాహాకారేణ వీర్యం యస్యైవం విదుష స్వాహాకారేణ జిహ్వతి భోగాయైవాస్య హుతం భవతి తస్యాహుత్తే పురుషమసృజత ద్వితీయమజుహోత్ సోష్మసృజత తృతీయమజుహోత్ సకామసృజత చతుర్థమజుహోత్ సోవిమసృజత పంచమజుహోత్ సోజామసృజత సోగ్యరవిభేద్ ఆహుతేభిర్వైమాప్నోతీతి స ప్రజాపతిం పునః ప్రావిశత్ తం ప్రజాపతిరబ్రవీత్ జాయస్వేతి సోబ్రవీత్ కింభాగధేయమభిజనిష్యైతి తుభ్యమే వేదకం భూయాత ఇత్యబ్రవీత్ స ఏతద్భాగధేయమభ్యజాయత యదగ్నిహోత్రం తస్మాదగ్నిహోత్రముచ్యతే తద్ధూయమానమాదిత్యోబ్రవీత్ మాహూషీః ఉభయోర్వేనా వేతరితి సోగ్నిరబ్రవీత్ ప్రసన్నో హోష్యంతేతి సాయమేవ తుభ్యం జుహవన్ ప్రాతర్మహ్యమిత్యబ్రవీత్ తస్మాదగ్నయే సాయగం భూయతే సూర్యాయ ప్రాతః ఆగ్నేయే వై రాత్రిః ఐంద్రమహః యదనుజితే సూర్యే ప్రాతర్ద్యుభుయాత్ ఉభయమేవాగ్నేయజ్ఞస్యాత్ ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి తథాగ్నయే సాయగం భూయతే సూర్యాయ ప్రాతః రాత్రిం వాను ప్రజా ప్రజాయంతే అన్నా ప్రజతిష్ఠంతి యత్సాయం జుహోతి వైవతేన జాయతే ఉదితే సూర్యే ప్రాతర్జుహోతి ప్రత్యేవతేన తిష్ఠతి ప్రజాపజనకామేత ప్రజాదేదేతి సగేతదగ్నిహోత్రం మిథునమ పశ్యతే తదుదితే సూర్యే జుహోత్ యజుషాన్యతే తూష్ణీమన్యతే తతో వైష ప్రాజాయత యస్యైవం విజుసూచితే సూర్యేగ్నిహోత్రం జుహ్వతి రైవ జాయతే అథో యథాదివాః ప్రజానన్యేతి తాదృగే వదతే అథో కల్వాహు యస్య వై ద్రో పుణ్యో గృహే వసతః యస్తయోరణ్యకం రాధయత్యన్యన్న ఉభౌ వా వసతా పృచ్చతీతి అగ్నిం వాళిత్య సాయం ప్రవిశతి తస్మాదగ్నిర్దూరాన్నక్తం దృశే ఉభేహితేజసి సంపద్యేతే ఉద్యంతం వాళిత్యమగ్ని సమారోహతి తస్మాద్ధూమేవాగ్నేర్వాదృశే యదగ్నే సాయం జుభుయాత్ ఆ సూర్యాయ పశ్చేద యత్సూర్యాయ ప్రాతర్జుభుయాత్ ఆగ్నేయ పశ్చేత దేవతాభ్య సమరం దధ్యాత్ అగ్నిర్జ్యోతిజ్యోతిస్సూర్యస్వాహేత్యేవ సాయగంహోతవ్యం సూర్యోజ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేది ప్రాతః తథో వాభ్యాగం సాయగం హూయతే వాభ్యాం ప్రాతః అదేవతాభ్య సమదం దధాతి అగ్నిర్జ్యోతిరిత్యాహ అగ్నిర్వైరేతోధాః ప్రజాజ్యోతిరిత్యాహ ప్రజా ఏవాస్మై ప్రజనయతి సూర్యోజ్యోతిరిత్యాహ ప్రజా ఏవ ప్రజాతాదేతో దధాతి జ్యోతిరగ్నిస్వాహేత్యాహ ప్రజా ఏవ ప్రజాత అస్యాం ప్రతిష్టాపయతి తూష్ణీముత్తరమాహుతిం జుహోతి మిథునత్వాయ ప్రజాత్యై యుగితే సూర్యే ప్రాతర్జుహుయాత్ యథాతిథరే ప్రద్రుతాయ శూన్యాయాపసథాయాహార్యగం హరంతి తాదృగే వదత్ క్వాతస్మద్భవతీత్యాహుః యత్సన వేద యస్మై తద్ధరంతీతి తస్మాద్యదోషసం జుహోతి తదేవ సంప్రతి అథో యథా ప్రార్థమోషధం పరివేవేష్టి తాదృగే వదతి రుద్రో వా ఏషః పత్నే స్థాళీ యన్మధ్యేగ్నేరధిశ్రయేత్ రుద్రాయ పత్నీమపి దధ్యాత్ ప్రమాణితా స్యాత్ ఉదీచోంగారాన్యోక్త్యాధిశ్రయతి పత్నీ గోపీచాయ వ్యంతాం కరోతి తథా పత్న్య ప్రమాయుగా భవతి ధర్మో వా ఏషో శాంతః అహరః ప్రవర్జ్యతే యదగ్నిహోత్రం ప్రతిషింజేత్ పశుకామస్య శాంతమివైపశవ్యం న ప్రతిషింజేత్ బ్రహ్మవత్కామస్య సమిద్ధమివహి బ్రహ్మవత్కసం అథో ఖలు ప్రతిషిత్యమేవ యత్ప్రతిషించతి తత్పశవ్యం యద్యుహోతి తద్బ్రహ్మవత్కసి ఉభయమేవాకః ప్రచ్యుతం వా ఏతదస్మాన్ లోకాత్ అగతం దేవలోకం యక్షతకం హవిరణభిధారితం అభిద్యోదయతి అభ్యేవైనద్ధారయతి అథో దేవత్రైవైనద్గమయతి పర్యజ్ఞి కరోతి రక్షసామపహత్యై దృష్పర్యజ్ఞి కరోతి ప్రజావృద్ధిరిజ్ఞః అథో మేభ్యత్వాయ యప్రాచీనముద్వాసయేత్ యజమానకం శుచార్పయేత్ యద్దక్షిణా విదేవత్యర్థ్య స్యాత్ యత్ప్రత్యగ పత్నేకం శుచార్పయేత్ ఉదీచీనముద్వాసయతి ఏషా వేదేవ మనుష్యానాగం శాంతాదిక తామేవైన తమోద్వాసయతి శాంతే వర్మకరోతి వేగ్యసంతత్యై నిష్టపతి ఉపైవరత్స్తృణాది చతుర్నయతి చతుష్పాదః పశవః పశూనేవావరుంధే సర్వాన్ పూర్ణాన్నయతి సర్వే హి పుణ్యారాధ్యాః అనూచమున్నయతి ప్రజాయ అనూచేనత్వాయ అనూచ్యేవాస్య ప్రజార్థుకా భవతి సంవృశతి వ్యావృత్తే నాహోష్యన్నుపసాదయేత్ యథోష్యన్నుపసాదయేత్ యథాన్యస్మా ఉపనిధాయ అన్యస్మై ప్రయచ్చతి తాదృగే వదత్ ఆస్మై వృశ్చేత యదేవ గార్హపత్యేశ్రయతి తేన గార్హపత్యం ప్రీణాతి అగ్నిరభేత్ ఆహుతజోమాత్యేష్యంతీతి సజేతాగం సమిషమపశ్యత్ తామాధత్త తతో వా అగ్నా బాహుతయోధ్రియంత యదేనగం సమయచ్చత్ తత్సమిధ సమిత్వం సమిధమాదధాతి సమే వైనయ్యచ్చతి ఆహుతీనాం ధృత్యే అసో అగ్నిహోత్రమేవేర్ధ్వమత్కరోతి ఆహుతీనాం ప్రతిష్ఠిత్యై బ్రహ్మవాదినా వదంతి యదేకాగం సమిషమాధాయద్వే ఆహుతి జుహోతి అశకస్యాగం సమిషి ద్వితీయామాహుతిం జుహోతీతి యద్వే సమిషావాదధ్యాత్ ధ్యాతవ్యమస్మే జనయేత్ ఏకాగం సమిషమాధాయ విదుషాన్యామాహుతిం జుహోతి ఉభే ఏవ సమిద్వతి ఆహుతి జుహోతి నాస్మై భ్రాతృవ్యం జనయతి ఆదేప్రాయాం జుహోతి సమిద్ధమివ హి బ్రహ్మవర్తసం అథో యథాదృశిం జ్యోతిష్కృత్వా పరివేష్టి తాదృగే వదతి చతుర్నయతి దుర్జుహోతి తస్మాద్దిపాచతుష్పాదమత్తి అథో ద్విపద్దేవ చతుష్పదః ప్రతిష్టాపయతి ఉత్తరావతీం వై దేవా ఆహుతిమజుహవః అవాచీమసురాః తతో దేవా అభవన్ పరాసురాః ఇం కామయే తమసీయాన్ చాతితి కనీయస్తస్య పూర్వగుం హుత్వా ఉత్తరం భూయో జుహుయాత్ ఏషా వా ఉత్తరావత్యాహుతిః తాన్ దేవా అజుహవః అతస్తే భవన్ ఎస్సైవంజుక్పతి భవత్యేవ వింకామగేత పాపీజాన్ స్యాతితి భూయస్తస్య పూర్వగుం హుత్వా ఉత్తరం కనీయోజుభుయాత్ ఏషా వా అవాచ్యాహుతిః తామసురా అజుహవః తదస్తే పరా భవన్ ఎస్సైవంజుక్పతి పరైవ భవతి హుత్వాపసాదయత్తిజామిత్వాజ అథో వ్యావృత్తే గారిహపత్యం ప్రతీక్షతే అనునుధ్యాయనమే వైనం కరోతి అగ్నిహోత్రస్య వై స్థానురస్తి తయ్యరిచ్ఛేత్ యజ్ఞస్థానమిచ్ఛేత్ ఏష వా అగ్నిహోత్రస్య స్థాన యత్పూర్వాహుతిః తాయ్యదుత్తరయాభిజుహుయాత్ యజ్ఞస్థానమిచ్ఛేత్ అధిహాయ పూర్వామాహుతిం జుహోతి యజ్ఞస్థానమేవ పరివృణక్తి అథో భ్రాతృవ్యమేవాతిక్రామతి అవాచీనకం సాయముపమాష్టి ఏతగేమ తద్దధాతి ఊర్ధ్వం భ్రాతః ప్రణయత్యేమవిద్ బ్రహ్మవాదినా వదంతి చతుర్నయతి దుర్జుహోతి అసక్వద్వే ఆహుతే భవత ఇతి అగ్నవైశ్వానరైర్బ్రూయాత్ ఏష వా అగ్నిర్వైశ్వానరః బ్రాహ్మణః హుత్వాభిప్రాశ్నాది అగ్నావేవేష్వానరే ద్వే ఆహుతే జుహోతి దుర్జుహోతి దుర్నిమాష్టి విప్రాశ్నాది షట్సంపద్యంతే షడ్వా ఋతవః ఋతూనేవ ప్రీణాది బ్రహ్మవాదినా వదంతి కిందేవత్యమగ్నిహోత్రమిది వైశ్వదేవమిది బ్రూయాత్ యజ్జుషా జుహోతి తదేంద్రాగ్నం యత్తోష్ణే తత్ప్రాజాపత్యం యన్నివాష్టి తదోషధీనాం యద్వితీయం తత్పితృణాం యత్ప్రాశ్నాది తద్గర్భాణాం తస్మాద్గర్భా అనశ్నంతో వర్ధంతే యదాచామతి తన్మనుష్యాణాం కృతం పర్యావృత్యాచామతి ఆత్మనోపేచాయ నిర్ణయనేర్తిశుద్ధే నిష్టపతి స్వకాకృత్యై ఉద్దిశతి సప్తరిషేణేవ ప్రీణాతి దక్షిణాపర్యావర్తతే స్వమేవ వీర్యమన పర్యావర్తతే తస్మాద్దక్షిణార్థ ఆత్మనో వీర్యావర్తరః అథో ఆదిత్యస్యైవావతమన పర్యావర్తతే హుత్వా పదవింధే బ్రహ్మవర్చసస్య సమిధ్యై న బహిరణ ప్రహరేత్ అనగ్నిస్థితో వా ఏషయజ్ఞః యదగ్నిహోత్రం యదను ప్రహరేత్ యజ్ఞం విచ్ఛిన్యాత్ తస్మాన్నాను ప్రహత్యం యజ్ఞస్య సంతత్యై అపోజనయతి అపపృథస్యైవ రూపమకః బ్రహ్మవాదినో వదంతి అగ్నిహోత్రప్రాయణా యజ్ఞాః ఇంప్రాయణమగ్నిహోత్రమిది వత్సో వా అగ్నిహోత్రస్య ప్రాయణం అగ్నిహోత్రం యజ్ఞానాం తస్య పృథివీ సదః అంతరిక్షమాగ్నేర్ధం యౌరవిర్ధానం దివ్యాపః ప్రోక్షణయః ఓషధయో బలిః వనస్పతయ నిద్మః దిశః పరిధయః ఆదిత్యోరూపః యజమానః పశుః సముద్రోపవృతః సంవత్సరస్వగాకారః తస్మాదాహితాగ్నే సర్వమేవ దర్ఘిష్యం దత్తం భవతి యత్సాయం జుహోతి రాత్రిమేవ తేన దక్షిణ్యాం కురుతే యత్ప్రాతః అహరేవ తేన దక్షిణ్యం కురుతే యత్తతో దదాతి సా దక్షిణా యావంతో వే దేవా అహుతమాదన్ తే పరాభవన్ త్వగేతరగ్నిహోత్రకం సర్వస్యైవ సమపదాయాజుభవః తస్మాదాహుః అగ్నిహోత్రం వై దేవాగ్రహాణాం నిష్కృతిమపశ్యన్నితి యత్సాయం జుహోతి రాత్రిజాయమద్భుతాద్యాయమానస్యాపరాభావాయ యజమానస్యాపరాభావాయ యత్తతోష్ణాది భుతమేవ తత్పయసాయుభుజాత్ పశుకామస్య ఏతద్వా అగ్నిహోత్రం మిథునం యదేవం వేద ప్రజయా పశుభిర్మిథునే జ్ఞాయతే ఇమామేవ పూర్వయా దుహే అమోముత్తరయా అభిశ్రుత్యోత్తరమానయతి యోనావేవ తద్రేతసించరి ప్రజననే ఆజ్యేన జుభుజాత్ తేజస్కామస్య తేజోవా ఆజ్యం తేజస్వే భవతి పయసా పశుకామస్య ఏతద్వై పశూనాగం రూపం రూపేణైవాస్మై పశూనవరుంధే పశుమానేవ భవతి దగ్ధేంద్రియకామస్య ఇంద్రియం వై తథి ఇంద్రియావ్యేవ భవతి యవాగ్వాగ్రామకామస్య ఔషధా వై మనుష్యా భాగేదేనైవాస్మేత జాతానవరుంధే గ్రామ్యే భవతి అయజ్ఞో వా ఏష యో సామా చతుర్నయతి చతురక్షరకం రసంతరం రసంతరస్యేషవర్ణ ఉపరేవహరతి అంతరిక్షం వామదేవ్యం వామదేవ్యస్యేషవర్ణ నిర్జహోతి జక్షరం బృహత్ బృహతజేషవర్ణ అగ్నిహోత్రమేవ తత్సామన్వత్కరోతి యో వా అగ్నిహోత్రస్యోపసతో వేద ఉపైనముపసతో నమంతి విందన ఉపసత్తారం మున్నీరోపసాదయతి పృథివీమేవ ప్రీణాతి ఓష్యన్నుపసాదయతి అంతరిక్షమేవ ప్రీణాతి ఉత్పోపసాదయతి దివమేవ ప్రీణాతి ఏతావా అగ్నిహోత్రస్యోపసద యజేవం వేద ఉపైనముపసదో నమంతి విందన ఉపసత్తారం యో వా అగ్నిహోత్రస్యాశ్రాపితం ప్రత్యాశ్రాపితం హోతారం బ్రహ్మాణం మహక్కారం వేద తస్యత్వేవ హుతం ప్రాణో వా అగ్నిహోత్రస్యాశ్రాపితం అపాన ప్రత్యాశ్రాపితం మనోహోత చక్షుర్బ్రహ్మా నిమేషో మహక్కారః యజేవం వేద తస్యత్వేవ హుతం సాదిర్యావానశ్చ వై దేవాః ప్రాతర్యావానశ్చాగ్నిహోత్రినోగృహమాగచ్చంతి తానియన్న తర్పజేత్ ప్రజాస్య పశుభిర్వితిష్ఠేరన్ యత్తర్పజేత్ తృప్తాయేనం ప్రజయా పశుభిస్తర్పజేయుః సుజోర్దేవైః సాదిర్యావభిరితి సాదకం సంవృశతి సుజోర్దేవైః ప్రాతర్యావభిరితి ప్రాతః ఏ దైవ దేవాః సాదయ్యావానో ఏ చ ప్రాతర్యావానః తానేవోభయాగస్తర్పయతి తదేనం తృప్తాః ప్రజయా పశుభిస్తర్పయంతి అరుణోహస్మాహౌపవేశిః అగ్నిహోత్రదేవాహకం సాయం ప్రాతర్వజ్రం భ్రాతృభ్యభ్య ప్రహరామి తస్మాన్మత్పాపీయాగం సో భ్రాతృభ్యా ఇది చతుర్నయతి దుర్జహోతి సమిత్సప్తమీ సప్తపదాశక్వరీ శాక్వరో వజ్ర అగ్నిహోత్రదేవ తత్సాయం ప్రాతర్వజ్రం యజమాన భ్రాతృవ్యాయ ప్రహరతి భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి ప్రజాపతిరకామయతాత్మన్వన్మే జాయేతేతి సోజుహోత్ అస్యాత్మన్వద జాయత అగ్నిర్వాయునాదిత్యః ఏ బ్రువన్ ప్రజాపతిరహోషీదాత్మన్వన్మే జాయేతేతి అస్య వయమజనిష్మహే జాయతాన్న ఆత్మన్వజిభవః ప్రాణానామగ్నిః తనువే వాయుః చక్షుషాదిత్యః తేనాగం హుతాదజాయత గౌరేవ నేపయసి వ్యాయంత మమ హుతాదజనిమేతి రే ప్రజాపతి ప్రశ్నమాయన్ సహాదిత్యోగ్నిమ్రవీద్ ఇతరో నముజయాద్ తన్నౌ సహా సమితి కస్యైకోహోషేరి ప్రజాపజలబ్రవీత్ కస్యైకరి ప్రాణానామహమిత్యగ్నిః తనువా అహమితి వాయుః చక్షుషోహమిత్యాదిత్యః అయేవ ప్రాణానామహోషేత్ తస్య హుతాద జనేతి అగ్నేర్హుతాద జనేతి తదగ్నిహోత్రస్యాగ్నిహోత్రత్వం గౌర్వాగ్నిహోత్రం యదేవం వేదగౌరగ్నిహోత్రమిది ప్రాణాపానాభ్యామేవాగ్నికం సమర్థయతి అవ్యర్థక ప్రాణాపానాభ్యాం భవతి ఏవం వేద తౌవాయురబ్రవీద్ హనుమాభజతమిది యదేవగారిహపద్యేసి శ్రుత్యాహమనీయమభ్యుద్రవాన్ తేన త్వాం ప్రేణానిత్యబ్రూతాం తస్మాజ్జద్గారిహపద్యేసి శ్రుత్యాహమనీయమభ్యుద్రవతి వాయుమేవ తేన ప్రీణాతి ప్రజాపతిర్దేవతా సృజమానః అగ్నిమేవ దేవతానాం ప్రథమమసృజత సోహం యదారంభ్యమవిత్వా ప్రజాపతిమునిపర్యావర్తత సమృత్యవరమిభేద్ సోమమాదిత్యమాత్మనో నిరమీత తగం హుత్వా పరాన్ పర్యావర్తత తతో వై సమృత్యమపాజయత్ అపమృత్యం జయతి యదేవం వేద తస్మాద్యస్యైవం విదుషః ఉదేకాహముదద్భ్యహన్న జుహ్పతి హుతమేవాస్య భవతి అసౌఖ్యాదిత్యోగ్నిహోత్రం రౌద్రంగవి వాయవ్యముపసృష్టం ఆశ్వినం దుహ్యమానం సౌమ్యం దుగ్ధం వారుణమధిష్ఠితం వైశ్వదేవాభిందమః ఔష్ణముదంతం సారస్వతం విష్యంతమానం మైత్రగుంసరః ధాతురుద్వాసితం బృహస్పతేరున్నీతం సవితః ప్రక్రాంతం ద్యావాపృథివ్యగ్రక్రియమాణం ఐంద్రాగ్నముపసన్నం అగ్నే పూర్వాహుతిః ప్రజాపతేరుత్తరా ఐంద్రగం హుతం దక్షిణతముపసతి పితృలోకమేవ తేన జయతి ప్రాచీమావర్తయతి దేవలోకమేవ తేన జయతి ఉదీతీమావృత్యతోగ్భిర్ మనుష్యలోకమేవ తేన జయతి పూర్వో దుఃఖ్యాజ్యేష్ఠస్య జ్యేష్ఠనేకస్య యో వాగతశ్రీ స్యాత్ అపరో దుఃఖ్యాత్కనిష్ఠస్య కానిష్ఠనేయస్య యో వా బుభూషేత్ అసంవశతి పాపవత్సరస్య వ్యావృత్తే వాయవ్యం వారేతదుపదృష్టం ఆశ్రం దుహ్యమానం మైత్రం దుగ్ధం అర్యం నవుద్వాస్యమానం పాష్టముంగీయమానం బృహస్పతేరున్నీతం సవితః ప్రక్రాంతం యావాపృథివ్యగ్రక్రియమాణం ఐంద్రాగ్నముపసాదితం సర్వాభ్యో వాగేషదేవతాభ్యో జుహోతి యోగ్నిహోత్రం జుహోతి యథా ఖలు వీధేనం తీర్థే తర్పయతి ఏవమగ్నిహోత్రీ యజమానం తర్పయతి తర్ప్యతి ప్రజయా పశుభిః పశువర్గం లోకం జానాతి పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే యస్యైవం విజసోగ్నిహోత్రం జుహ్పతి యౌచైన దేవం వేద తయో వై ప్రయ్యమేధాసన్ తేషాంతిరోగోగ్నిహోత్రమజుహోద్ ద్విరేకః సగదేకః తేషాయస్తిరజుహోద్ సర్చాజుహోద్ యోద్భిః సయజుషా యః సకృత్ సతోష్ణీ యస్ సయజుదాజుహోద్యశ్చతూష్ణీం సాభావాహార్థుతాం తస్మాద్యజుదాహుతిః పూర్వాహోతవ్యాః తూష్ణీముత్తరా ఉభే ఏవర్ధే అవరుంధే అగ్నిర్జ్యోతిర్జ్యోతిరగ్నిస్వాహేతి సాయం జుహోతి వేదరేవ దద్దధాతి సూర్యోజ్యోతిర్జ్యోతిస్సూర్యస్వాహేతి ప్రాతః రేతరేవ హితం ప్రజనయతి రేతో వారేతస్య హితం న ప్రజాయతే యస్యాగ్నిహోత్రమహుతం సూర్యోభ్యులేతి యజ్ఞంతే స్యాత్ ఉన్నీయ ప్రాణుదాద్రవేద్ సముపధాద్యాతమితోరాసీత సయతామ్యే అథభూ స్వాహేతి జుహుయాత్ ప్రజాపతిర్వై భూతః తమేవోపాసరత్ స ఏవైనంతత ఉన్నయతి నార్తిమార్చతి యజమానః ఏదగ్నిముద్ధరది వసవస్తర్హ్యగ్ని తస్మిన్ యస్య తథా విధే జుక్పది వసుష్పేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి నీలోధూపాలించేతే రుద్రాస్తర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది రుద్రేష్వేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి ప్రసమమిధ్వమత్తిరాలభతే ఆదిత్యాస్తర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది ఆదిత్యేష్వేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి సర్వదేవ సర్వశైద్వాదేభవతి విశ్వే దేవాస్తర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది విశ్వేష్వేవాస్య దేవేష్వగ్నిహోత్రం హుతం భవతి నితరామర్త్యరుపావైతి లోహినీకేపు భవతి ఇంద్రస్తర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది ఇంద్రయేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి అంగారా భవంతి ఏభ్యోంగారేభ్యోర్చిరుదేది ప్రజాపతిస్తర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది ప్రజాపతావేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి శలోంగారాధ్యోహంతే బ్రహ్మతర్హ్యగ్నిః తస్మిన్ యస్య తథా విధే జుక్పది బ్రహ్మన్నేవాస్యాగ్నిహోత్రం హుతం భవతి వసతు రుద్రేష్వాదిత్యేషు విశ్వేషు దేవేషు ఇంద్రే ప్రజాపతో బ్రహ్మన్ అపరివర్గమేవాస్యైతాసు దేవతాసు హుతం భవతి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుక్పతి యవుదేన దేవం వేద ఇదం ద్వా సత్తేన పరిషించామేతి సాయం పరిషించతి సత్యం దత్తేన పరిషించామేతి ప్రాతః అగ్నిర్వారితం సావారిత్యః సత్యం అగ్నిమేవ తదాదిత్యేన సాయం పరిషించతి అగ్నినాదిత్యం ప్రాతస్సహ యావదహోరాత్రే భవతః తావదస్య లోకస్య నార్తిర్న వృష్టిః నాంతో న పర్యంతోస్తి యస్యైవం విదుషోగ్నిహోత్రం జుక్పతి యవుదేన దేవం వేద ఓం ప్రజాపతిరకామయర ప్రజాసృజేయేతి సేతందసహోదారమపశ్యతే తమ్ మనసానుద్రత్య దర్భస్తం వేజుహోద్ తతో వై స ప్రజా అసృజత తాస్మాత్ సృష్టాపాక్రామన్ ఆగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం యః కామయేత ప్రజాయేజేతి సదసహోదారం మనసానుద్రత్య దర్భస్తం వేజుహుయాత్ ప్రజాపతిర్వేదసహోత ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే మనసా జుహోతి మనైవ హి ప్రజాపతిః ప్రజాపతేరాత్యై ఓర్ణయా జుహోతి ఓర్ణయవ హి ప్రజాపతిః ప్రజాపతేరాత్యై న్యూనయా జుహోతి న్యూనాధి ప్రజాపతి ప్రజా అసృజత ప్రజానాగం సృష్ట్యై దర్భస్తంభే జుహోతి ఏతస్మాద్వయోనేః ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనేః ప్రజాపతి ప్రజా అసృజత తస్మాదేవయోనేః ప్రజాయతే బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టుమత్తేవ ప్రజాయతే గృహో భవతి ప్రజానాగం దృష్టానాం ధృత్యే యం బ్రాహ్మణం విద్యాం విద్వాగుంసయోరచ్చేత్ సోరణ్యం పరేత్య దర్భస్తంభముద్గృచ్ఛ బ్రాహ్మణం దక్షిణతో నిషాద్య చతుర్హోత్రేంద్యాచక్షీత ఏతద్వై దేవానాం పరమంగుహ్యం బ్రహ్మ యచ్చతుర్హోదారః తదేవ ప్రకాశం గమయతి తదేనం ప్రకాశం గతం ప్రకాశం ప్రజానాం గమయతి దర్భస్తంభముద్గృచ్ఛ వ్యాజష్టే అగ్నివాయువే దర్భస్తంభః అగ్నివత్తేవ వ్యాజష్టే బ్రాహ్మణో దక్షిణత ఉపాస్తే బ్రాహ్మణో వై ప్రజానాముపద్రష్ట ఉపద్రష్టుమత్తేవైనయ్యశరిచ్చతి ఈశ్వరం దయ్యసోర్థోర్త్యాహ యస్యాంతే వ్యాజష్ట ఇది పరస్తస్మై తేజః ఏవైనం తత్రోపనమతి తదేవావరుంధే అగ్నిమాధానాధ్యాత్ ప్రజాతమేవైనమాధత్తే తేనైవోద్దుత్యాగ్నిహోత్రం జుహుయాత్ ప్రజాతమేవైన జుహోతి హవిర్నిర్వక్షం దశహోతారం వ్యాచక్షీత ప్రజాతమేవైన నిర్గపతి సామిధేనేరుణ వక్షం దశహోతారం వ్యాచక్షీత సా విధేనీరేవ దృష్ట్వారభ్య ప్రదనుతే అథో యజ్ఞో వేదశోత యజ్ఞమేవ దనుతే అభిజరం దశోతారంజుభుజాత్ నవ వే పురుషే ప్రాణాః నాభిర్దశమే సప్రాణమేవైనమభిజరతి ఏతావద్వే పురుషస్య స్వం యావత్ ప్రాణాః యావదేవాస్యాస్తి తదభిజరతి స్వగతైర్ణే జుహోరి ప్రదరేవాః ఏతద్వా అస్తే నిర్వృతిగృహీతం నిర్వృతిగృహీతదేవేణ నిర్వృత్యా గ్రాహయతి యద్వాచః క్రూరం తేన వషట్ కరోతి వాచదేవేణ క్రూరేణ ప్రవృష్యతి రాజగాద్యమార్చతి ప్రజాపతిరకామే దర్శపూర్ణ వాసోదేతి సకేతం చతుర్హోదారమవశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహ వనీరేదుహోత్ తతో వై సదర్శపూర్ణ మాసావసృత తావస్మాత్ తృష్టావపాక్రామతాం తౌ గ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం దర్శపూర్ణమాసా వాలభమానః చతుర్హోదారం మనసానుద్ధృత్యాహ వనీలే జూయాత్ దర్శపూర్ణమాసావేవత్వారభ్య ప్రదనుతే గృహో భవతి దర్శపూర్ణమాసయోః సృష్టయోర్ధృత్యై స్వకామయ చాతుర్మాస్యాసతేనేతి సకేతం పంచహోదారమశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహ వనీలే జుహోత్ తతో వేధ చాతుర్మాస్యాన్యసజత తాన్యస్మాత్ సృష్టాన్యభాః క్రామన్ తాని గ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం చాతుర్మాస్యాన్యాలభమానః పంచహోదారం మనసానుద్ధృత్యాహ వనీలే జుహుజాత్ చాతుర్మాస్యాన్యేవ దృష్ట్వారభ్య ప్రదనుతే గృహా భవతి చాతుర్మాస్యానాగం దృష్టానాం ధృత్యే స్వకామేత పశుబంధకం సుజయేతి సలేతకం షడ్భోదారమపశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహ వనీరే జుహోర్ తతో వేత పశుబంధమసృజత స్వస్మాత్ సృష్టోపాక్రామత్ సంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం పశుబంధేన యక్ష్యమాణః షడ్భోదారం మనసానుద్ధృత్యాహ వనీలే జుహుజాత్ పశుబంధమేవ దృష్ట్వారభ్య ప్రదనుతే గృహో భవతి పశుబంధస్య దృష్టస్య ధృత్తేః స్వకామేత సౌమ్యమద్భరకం సదేనేతి సకేతకం సప్తహోదారమపశ్యత్ తమ్ మనసానుద్ధృత్యాహ వనీలే జుహోర్ తతో వేష సౌమ్యమద్భరమసజత స్వస్మాత్ సృష్టోపాక్రామత్ సంగ్రహేణాగృహ్ణాత్ తద్గ్రహస్య గ్రహత్వం దేక్షిష్యమాణః సప్తహోదారం మనసానుద్ధృత్యాహ వనీయే జుహుజాత్ సౌమ్యమేవాద్భరగం దృష్టారభ్య ప్రదనుతే గృహో భవతి సౌమ్యస్యాద్భరస్య దృష్టస్య ధృత్తే దేవేభ్యో వై యజ్ఞో న ప్రాభవత్ సమేతావక్షః సమభరన్ యత్సంభారాః తదో వైతేభ్యో యజ్ఞ ప్రాభవత్ యత్సంభారా భవంతి యజ్ఞస్య ప్రభూత్యే ఆదిత్యమాసాద్యవ్యాచష్టే యజ్ఞముఖం వా ఆదిత్యం ముఖదరేవ యజ్ఞకం సంభృత్య ప్రదనుతే అయజ్ఞో వా ఏషః యో పత్నీకః న ప్రజా ప్రజాయేనన్ పత్నీర్వ్యాచష్టే యజ్ఞమేవాగః ప్రజానాం ప్రజనాయ ఉపసత్సవ్యాచష్టే ఏతద్వై పత్నీనామాయుధనం స్వదేవైన ఆయుధనేవ కల్పయతి ప్రజాపతిరకామేత ప్రజాయేనేతి సతపోదప్యత సత్రపదగ్రస్తోమోదజత తమ్ పంచదశ స్తోమో మధ్యరపుదతనత్ తౌ పూర్వపక్షశ్చాపరపక్షశ్చాభవతాం పూర్వపక్షం దేవాన్ వసిద్యంత అపరపక్షమన్వసురాః తో దేవాభవన్ పరాసురాః ఎనికామనే తపసీజాన్ స్యాదితి తమ్ పూర్వపక్షే జాజనేత్ వసీజానేవ భవతి ఎం కామలేద పాపీజాన్ స్యాదితి తమ పరపక్షే జాజనేత్ పాపీజానేవ భవతి తస్మాత్ పూర్వపక్షో పరపక్షాత్ తరుణ్యతరః ప్రజాపతిర్వేదశ హోత చతుర్హోత పంచ హోత షడ్హోత ఉక్త హోత ప్లవ సంవత్సరః ప్రజా ప్రసవ ఇమే లోకాః యదేవం ప్రజాపతిం బహోర్భోజాగం సంవేద భోరేవ భోజాన్ భవతి ప్రజాపతిర్దేవా సురాన్ సృజత సయంద్రమపి నాసృజత తమ్ దేవా అబ్రువన్ ఇంద్రన్నోజనయేది సోబ్రవీర్ యథాయుష్మాగస్తపసా సక్షి ఏమింద్రం జనయద్ధమితి తే తపోదప్యంత తమాత్మన్నింద్రమపశ్యన్ తమబ్రవన్ జాయస్మేతి సోబ్రవీర్ కింభాగధేయమభిజనిష్యతి సంవత్సరం ప్రజా పశూన్ ఇమాల్లోకాన్నిత్యబ్రవన్ తం వైమాహుత్యా ప్రజనయతేత్యబ్రవీర్ తంచదుర్హోత్రా ప్రాజనయన్ యః కామయేత వీరో మాజాయేతేతి చతుర్హోతారంజుభుజాత్ ప్రజాపతిర్వే చతుర్హోతా ప్రజాపతిరేవ భూత్వా ప్రజాయతే యజలదింద్రమింద్రజాయ స్వాహే నిగ్రహేణ జుహోతి ఆస్య వీరో జాయతే వీరగుంభిదేవాలేతజాహుత్యా ప్రాజనయన్ ఆదిత్యాష్టాంగిరతశ్చతువర్గే లోకే స్పర్ధంత అయం పూర్వేతువర్గం లోకమియామ వయం పూర్వమితి ఆదిత్యాయం పంచహోతారమపశ్యన్ తం పురా ప్రాతరణువాగాదాగ్నేర్ధేదుగవః తదో వైతే పూర్వేతువర్గం లోకమాయన్ యస్వర్గకామ స్యాత్ స పంచహోతారం ప్రాతరణువాగాదాగ్నేర్ధేదుగుజాత్ సంవత్సర వై పంచహోత సంవత్సరస్సు వర్గో లోక సంవత్సరేవత్యసు ప్రతిష్టాయ స్వర్గం లోకమేతి ఏ ప్రవర్ణం గిరసాదిత్యాన్ వస్థ పవసద్భ్యోహ్యం వక్ష్యామతి ఛందస్విత్యబ్రువన్ గాయత్రిజాన్ దృష్టిభిజగత్యామితి తస్మాచ్ఛందస్సు సద్యాదిత్యేభ్య ఆంగేరసే ప్రజాహ్యం వహంతి వహంత్యస్మే ప్రజాపరిం ఐనమప్రతిఖ్యాజం గచ్చతి ఏవం వేద ద్వాదశమాసా పంచత్తవ ఏమే లోకాః అసావాదిత్యలేకవింశ ఏతస్మిన్ వాదేశశ్రితః ఏతస్మిన్ ప్రతిష్ఠితః ఏవమేతజ్ఞశ్రితం ప్రతిష్ఠితం వేద ప్రత్యే ప్రతిష్ఠతి ప్రజాపతిరగామేత ప్రజాజేతి సరేతం దశహోదారమపశ్యత్ తేన సృధాత్మానం విజాయ దశహోత్రాదప్యత తస్య కీర్తిసృగాసీత్ చిత్తమాజ్యం తస్యైతావత్యేవ వాగాసీత్ ఏతావాన్ యజ్ఞక్రతుః చతుర్హోతారమసృజత సోనందత్ అసక్షివాయమమితి తస్య సోమోహవిరాసీత్ చతుర్హోత్రాదప్యత సోతామ్యత్ స భూరిదివ్యాహరత్ స భూమిమసృజత అగ్నిహోత్రం దర్శపూర్ణమాధోయోగుంషి సర్వితీయమదప్యత సోతామ్యత్ స భువై దివ్యాహరత్ సోంతరిక్షమసృజత చాతుర్మాస్యాని సామాని సతతీయమదప్యత సోదామ్యత్ సువరి దివ్యాహరత్ సదివమసృజత అగ్నిహోమముఖ్యమే వ్యాహృత ఇమే లోకాః ఇమాం ఖలు వే లోకాన ప్రజాపశుమచ్ఛందాగుంసి ప్రాజాయంతాం యదేవమేత ప్రజాపదే ప్రథమా వ్యాహృతే ప్రజాతా వేద ప్రజయా పశుభిర్మిథునేజాయతే ప్రపంచహోతారమసృజత సహవిర్నావిందత తస్మై సోమస్తనువం ప్రాయచ్ఛత్ ఏతత్తే హవిరితి సపంచహోత్రాదప్యత సోదామ్యత్ స ప్రత్యంగ బాధత సోసురారసృజత తదస్యా ప్రియమాసీర్ తద్దుర్వన్నగంభిరణ్యభవత్ తద్దుర్వన్నస్త హిరణ్యస్తజన్మ తద్వితీయమదప్యత సోదామ్యత్ స ప్రాంగపాసత సదేవానసజత తస్య ప్రియమాసీర్ తత్సువర్ణకం హిరణ్యమభవత్ తత్సువర్ణస్త హిరణ్యస్త జన్మ ఏవం సువర్ణస్త హిరణ్యస్త జన్మ వేద సువర్ణ ఆత్మనా భవతి దుర్వర్ణా సభ్రాతృవ్యః అస్మాత్ సువర్ణకం హిరణ్యం భార్యం సువర్ణదేవ భవతి ఐనం ప్రియం గచ్చతి నా ప్రియం ససప్తహోతారమసజత ససప్తహోత్రైవ సువర్గం లోకమైత్ తృణవేన స్తోమేనైభ్యో లోకేభ్యో దురాంఛాణుదత త్రయస్త్రింశేన ప్రత్యతిష్ఠత్ ఏకవింశేన ఋతమధత్త సప్తదశేన ప్రాజాయత యదేవం విద్వాన్ సోమేనైతే సప్తహోత్రైవ సువర్గం లోకమేతి ప్రణవేన స్తోమేనైభ్యో లోకేభ్యో భ్రాతృభ్యాన్ ప్రణుదతే తయస్త్రిగుంశేన ప్రతిష్ఠతి ఏకవింశేన రుచంధత్తే సప్తదశేన ప్రజాయతే తస్మాత్ సప్తదశస్తోమో నిర్వృత్య ప్రజాపతిర్వే సప్తదశ ప్రజాపతిమేవ మధ్యలో ధత్తే ప్రజాప్త్యై.